వరుణా ప్రాతరశ్వినా ప్రాతర్భగం పూషణం బ్రహ్మనస్పతి ప్రాత సోమముత రుద్రం భూవేమ ప్రాదర్జితం భగముగ్రం భూవేమ భయం పుత్రమతీర్ధర్త ఆర్ద్రస్తిద్యం మన్యమానస్థురస్తిద్రాజాతిద్యం భగం భక్షీత్యాహ భగ ప్రణేతర్భగ సత్య రాధో భగేమాంధియముద వాదదన్నః భగ ప్రణో జనయగోభిరస్వైర్భగ ప్రణృవంత శ్యామ ఉదేదానే భగవంత శ్యామోత ప్రాజిత్వబుత మధ్యే అన్నా ఉదోదీతామఘవన్ సూర్యస్య భయం దేవానాం సుమతౌ శ్యామ భగ ఏవ భగవాంగస్తు దేవాస్తేన భయం భగవంత శ్యామ అన్వా భగదర్వజిజ్యో హవీతి సమో భగపురజేతాభవేహ సమధ్వరాజోటతో నమంతదధిక్రావే వసు పదాయ అర్వాదీనం వసువిదం భగం నోదివాజిన ఆవహంతు అశ్వాతీర్ణోమతీర్ణ ఉషాదో వీరవతీర్సదముచ్చు భద్రా ఘతం దుభానా విశ్వ ప్రపీతూయం పాత స్వస్తిభిస్వదాన బ్రహ్మాణో అంగీరసో నక్షంద ప్రక్రందనున్న భన్యస్ వేదు ృతో నవంతయుజ్యాతామద్రీ అధ్వరస్ పేషాస్ అగ్నే సమ విత్తో అధ్వాయుక్ష్మాదుతే హరితో రోహితాసద్మన్నరుషావీరవాహో భువే దేవానాంజలీమాని సప్త సమూహో యజ్ఞం మహయం నమోభ్యః ప్రహోతా మంద్రోదీరిగముపాకే యజస్వసుపర్మణీక దేవానాయజ్ఞియా మరమాదింబ్రవృత్యా యదా వీరస్య రేవతో దురోణే స్యో నశీరతిధిరాజికే సుప్రీతో అగ్నిసుధీతోతమాస నిషేదా జివాజమియత్యై ఇమన్నో అగ్నే అధ్వరం దూరస్వ మరుచ్చింద్రే యశసం కృధీనః ఆనక్తాబలిస్తామురాధోసంతామిత్రరుణాయ దేహేవాగ్నింసహస్యాంబతిష్ఠో రాజస్కామో విశ్వస్యస్తౌషం రజం ప్రథద్వాజ భస్మే యూజం పాత స్వస్తిభిస్వరాణ ప్రభో యజ్ఞేషు దేవయంతో అత్రమ్యవానమోభిః పృథివీషద్యై బ్రహ్మాణ్యతమాని విత్రా విశ్వగ్నియంతి వనినో న శాఖాః ప్రయజ్ఞే దుహే త్వో న సప్తిరుద్ధచ్ఛద్వం దమనసో ఘృతాదీః ప్రణీతపరిహరధ్వరాజ సాధూర్ధ్వాసోజీం శ్రీదేవయోన్యసృ ఆహుత్రాసోనమాసరం విభృత్వా సానౌ దేవాసో బలిహిడ సరంతు ఆ విశ్వాజీరిధ్యామనక్వగ్నేమానో దేవతా తామృతస్వః ఏషీరపంతజోషమాయజత్రాధృతస్రధారా సుదుభాదుహానా జ్యేష్టం వోజమహావసూ నామాగం తనసమానసోజతిష్టేవానో అగ్నే విక్ష్వాదశ్చత్వజా వ్రజం సహదా బన్నాశ్రాజాయుజాసమాధో అరిష్టారూజం పాత స్వస్తిభిస్వదాన విక్రాంబ ప్రథమశిమోషదమగ్నింద్రవిద్ధంభకమూతజే ఇంద్రం విష్ణుం భూషణం బ్రహ్మరస్పతిమాదిత్యాంజావా పృథివీ అపస్వాహ విక్రామునమాసా బోధయంత ఉదీరాణ యజ్ఞమోపప్రయంతాః ఇలాం దేవీం పరివిషి దాదయం తోస్మినా సుభవాహువేమ విక్రావాణం బుబుధాన అగ్నిముపగ్రువృంగా రత్నమంశ్చతోర్వరుణచ్చవృందేర్విశ్వాస్మద్దూరితాయంతు రిక్రావా ప్రథమో వాజర్వాగ్రేరదానాం ప్రజానన్ సంవిధానవృషసా సూర్యేనాదిత్యేర్వసూభిరంగీరోభిః ఆనోదధిక్రా పథ్యామనకృతస్య పంథామందే సమాహు శృణోతు నో దైవ్యం సద్ధో అగ్నిశృణ్వంతు విశ్వే మహిషా అమూరాః ఆ దేవో జాతు సవితా సువత్నోంతరిక్షప్రావహమానో అశ్వైః హస్తే దధానో నర్యా పురూని నివేశనం చప్తసువం చ భూమ ఉదస్య బాహూసీ చిరా బృహంతా హిరణ్యజా దివో అంతానష్టానం తో అస్ మహిమాపాలిష్టసూరస్థిరస్మా అనూరాత పశ్యా నో దేవస్ విషద్వసూ పర్వసూమి విశ్రయమానో అమతీవూచీ మత్తభోజ నమధారాసేన ఇమాగిరస్వ వితారం సుజిహ్వం ఊర్ణగర్భస్థిమీరే సుపాణి చిత్రం వయో బృహదస్మే దాతు యూజం పాత స్వస్తిభిస్సుదాన ఇమా రుద్రాయ స్థిరధన్ వనే గిరా క్షిప్రేణ వే దేవాయ సుధామ్నే అగాధాయ సహమానాయ వేధసే దిగ్మాయూధాయ భరత శృణోదూన సరిక్షే రక్షన్మనస్సామ్రాజ్యేన దివ్యశతేతది అపన్నవంతే రూప నోదురశ్చరాణ భీవో రుద్రజాసూ నో భవ రాజే దిద్యుదవ దృష్టా దివస్పరిక్షయాగరదిపదిసావేణ కృమః సహస్రం తే స్వపిపాత భేషజామానస్తోకేషు తనజేషు వీరిషః ఆనోవీరుద్రమాపరాధామాతే భూమ ప్రసీతౌ హీలితస్య ఆనో భజ పరిభిషి జీవ సంసే యూజం పాత స్వస్తిభిః సదానః ఆపోజం వః ప్రథమం దే వయం చ ఇంద్రపాన భూర్మిమరంబతేన సంభో భయం శృతిమరిత్రమజ్జఘృతపృషం మధుమంతం వనేమ మూర్మిమా వో మధుమత్తమం భోపాన్న పాదవత్వాసుమాస్మింద్రో మధుభిర్మాదయా చేతమశ్యామలే భయంతో వో అద్య శతపవిత్రా సుధజా పదంతీర్దేవీర్దేవానామీయంతి పాథా ఆ ఇంద్రస్య నమీయం జ్రదాని సింధుభ్యో హవ్యం ఘతవజ్జుహోత సూర్యో రశ్మిభీరాధతానయాభ్యజింద్రో అరదద్ధాతుమూర్మిం ఏంద్రవోపరీ బోధాతమానో యూజం పాదస్వస్తిభిస్తదానః విభుక్షణో వాజామాదయద్భమస్మేన రోమఘవానః సుతస్య ఆవోర్మాదకృతభోనజాతాం విభోదసంరజం వర్తయంతు నిర్భరుభిరభివశ్యామవిభో విభుభిశ్వదాశవాంసి వాజో అస్మాజాసాంద్రేణాతరుషేమ వృత్రం తే జిద్ధి పూర్వీరభిసంతి సాధా విశ్వాన్యూ భరతాదివన్వన్ ఇంద్రో విభ్వాంగుక్షా వాజో అర్యశ్రోర్మిధ్యాగ్రేణ వన్విధృణం నూనే వాజో వరీవ కర్తనానో భూతనో విశ్వే వాజేషోషాస్మేషం మత మోదీరం యూజం పాత స్వస్తిభిస్వదానః సముద్రజ్యేష్టాశ్రలిలస్య మధ్యాత్మనా విషమానా ఇంద్రోయాద్రీభోరాజరావో దేవీ దిగమామాబంధు శ్రవంతి ఖనిత్రీమా భూతవాజాశ్రయ్యాయ పావకాస్తాపో దేవీ దిగమామాబంధు రాజాపరో నో జాతి మధ్యే పశ్యంజనా పాపకాస్తాపో దేవీ దిహమామవంతు యాసుజాపరో నో యాసుమో విశ్వే దేవాజాసూర్జం వదంతి వైశ్వానోజాస్వగ్ని ప్రవిష్టస్తాపో దేవీ దిహమామవంతు మిత్రరక్షతం కులాయద్విశ్వజన్మానాగన్ అజకామం దుర్దృశీకం విరోద ధేమాత్సలో యద్దిగామన్ పరోహిమందనం భువదక్షీవంతౌ పరిగుల్ఫౌ చేహద్ అగ్నిష్టచ్చోదన్నరాబాధరాభితో మామధ్యే నరపాదావిదత్సలో యల్మలౌ భవదియం నదీషు జలోషాదీభ్య పరిజాయతే విషం విశ్వే దేవానిర్గస్తూవంతు మామధ్యే నరపాదావిదత్సలో ప్రవరోధన్వదీరుదకాశ్చరా అస్మభ్యం వయసాంద్రమానా శివాదేవీరాశి పదాభవంతు సర్వాసిరాభవంతు ఆదిత్యానామవసానూతమేన దక్షేమహి సర్వనాసంద్రమేణ అనాభాస్తే అదిత్రేమం శ్రోషమానా ఆదిత్యాసో అదీర్మానయంతా మిత్రో అజ్ఞమామరు నోరజిష్టా అస్మాకం సంతు భువనస్ గోపాసేనో అద్య ఆదిత్యా విశ్వే మరుతస్థ విశ్వే దేవాస్థ విశ్వరుభవస్థ విశ్వే ఇంద్రో అగ్నిరశ్మినా దృష్టువానాయుస్వస్తిభిస్తా ఆదిత్యాసో అదీతయస్యామూర్తే భద్రావసమోమక్షత్ర సనేమ మిత్రావరుణాసనం తో భవే మద్యావా పృథివీ భవంతః మిత్రస్తన్నో వరుణో మామహంత సర్వలోకాయ గోపాః మావో భుజే మాన్యజాతమేనో మానత్కర్మభరభోజత్రయద్వే రణ్యవోంగీరసో నక్షంతరత్నం దేవస్యాదభిజురీయానా మహాన్యత్రో విశ్వే దేవాసమానసోజురంత ప్రద్యావాయజ్ఞే పృథివీ నమోభిస్తవాధీవేహతీయత్రే తే సిద్ధిపూర్వే కమలోనంత పూర్వమీరే దేవపుత్రే ప్రభోర్వజే పితరానవ్యాసేభిర్గేర్భిర్గృణధ్వం సరణేదన ఆరోజ్యా వా పృథివీ దైవ్యే నజనే నజాతం మహీమాం పరోథం ఉతో హి వాం రత్నభేదా నిహంతి భూ నిద్యా వా పృథివీ సుదాసే అస్మేభత్తంగదసరస్కృధోయూజం పాత స్వస్తిభిస్తాస్తోపదే ప్రతిజానీస్మాన్ స్వాహే ప్రశనోజుడస్వశనోభవే స్పదే ప్రతరణో నేధిగస్వానోగోభిరస్వేభిందో అజరాసస్తే సఖ్యే శ్రామదేవృత్రామృతిస్వ వాస్తోపదే సందరాధే రక్షేమహి రన్వరాగాధుమత్యా ఆయుక్షేమృతయోగే వరం నో యూజం పాత స్వస్తిభిస్తారహ అభిభావాసోష్పదే విశ్వారూపాణ్యా విశన్ సేవేధినః జదర్జునధారమేజదీసే దీవ్రాజందరిష్టజముభస్రగ్భేషుభక్షతో సేనం రాజధారమేయతస్కరం రాపునస్వర స్తోత్రేనింద్రస్మాచ్చునాయసేషుస్వర ంసూకరస్చ్రీతర్ధర్తుకర స్తోత్రేనింద్రస్మాచ్చునాయసేషుస్వరస్తు మాతస్తు పితస్తుస్వాదస్తు విశ్వదీ జ్ఞాతయస్తరమోజనాజస్పశ్యోజనా తేషాం సంభ్రమో అక్షామియేదం సహస్రశృంగోజస్ర ముద్రాదుతేనాదహస్యేనా భయం యజమానం స్వాపయామసి రోక్షే సజా బహ్యే సజా నాదీర్జాసల్పసీవరీ శ్రీరోజా పుణ్యగంధాస్తర్వా స్వాపయామసి స్వప్న స్వప్నాధికర మే సర్వం విశ్వాపయాజనం ఆధూర్యమన్యాన్ స్వాపయూషం జాగ్రయాదహం అజగరో నామ సర్పిరవిడోమాన్ తస్మిన్ స్వాపయామసి సర్ప సర్పో అజగర సర్పిరవిడోమాన్ తస్సర్పాధమీమీ ఆదికో నామర్పో నమనాగసహస్రమున హరే నారాయణ యది కాళికూత్యాలికా జన్మభూనిమలిక్రాంతో నిర్విరో యాది కాళికా ఆయాజేంద్రపతిభాగేయమాతూరస్యోరాగే పైతృష్దేవీ పపామివ యశస్కరం వరానందం ప్రభుత్వంబూవ సంగేనాగాస్వతిర్మరాణాం సుమంగళ్యం సదతం దీర్ఘమాయో కర్కోటకో నామ సర్పోజో దృష్టి విషముచ్యతే తస్య సర్పస్య సర్పత్వం తస్మై సర్ప నమోస్తుతే కజీం జానరసనీరాముద్రశమర్యాధా స్వాహ అభిస్వోభర్మిదోవాదస్వనసేనాశ్రద్ధేతీరోజాతికేతూధో మహీజార సాక్షువీరా మరుద్ధీరస్సు సహంతి పుష్యంతి నృమ్ణం శుభాసోభిష్టాశ్రియాదం విశ్వాభోజోభిరుగ్రా ఉగ్రం భోజశ్చిరాశాంశ్రుధర్గణస్సు విష్మాన్ శుభ్రమస్వృద్ధిమనాధునిర్మునిర్మోస్మద్ధిజ్యం మా భోధర్మరిహ ప్రణ ప్రియాభో నామ హుబే దురాణామాయత్రిపన్నో వావసానా వాయుధాతజక్ష్మిణస్సు నిష్కాశ్వరం తన్వా అశుంభమానా శ్రుతీవో హృతశ్రుతీనాధ్వరం శ్రుతిభ్యతేనృతాప ఆయన్ శ్రుతీజన్మానశ్రుతాపకా ఖాదయో భోవస్కస్వరుగ్మాశిశ్రిదానా విద్యుతో నృష్ణిభీరుదానా అనుస్వధామాయుధైర్మానా ప్రబుద్ధ్యాజీరతే మహాని ప్రణామాని ప్రయజ్జవస్థిరధ్వం సహస్రియం గమ్యం భాగమేతం గృహమేధీయం మరుతో జుషధ్వం మరుతో అధీరేత్యాస్య భాజినో హరీమన్ మక్షూరాయ సువీర్యశ్చరాధమోమన్య ఆదభరా వా అత్యాసోనయే మరుతస్పంచో యక్షదృశోన సుభయం తమర్యా ఏవన్యేష్టాశిశోన శుభ్రా వత్సాసోన ప్రక్రేణిన పయోధా ంతో నో మరుతో మృణంతు మరి భస్యంతో రోదసీ సుమేకే ఆరే గోహాగృహాధో అస్సు సుమ్నేభీరస్వో నమధ్వం ఆవోహోతాజోహవీ సహస్రాజీ రాజి మరుతో గృహాన జీవతో గృహణో అస్తి గోపా సోమద్వయాహవదేవృద్ధై ఇమే గుణం మరుతో రామయం దీమే సహస్రహసానమంతి ఇమే శంసం వరుషయో విపాంతి గురుద్వేషో అలరుషే దహంతి ఇమే రధ్వంతిం మరుతో జునంతి భూమిం జ్యజావసావో జునంత అపబాధధ్వం మృణస్తమాం జిధత్త విశ్వం తనయం తోకమస్మే ఆవోదాత్మాధ్వరచో విభాగే ఆనస్పాధే భజతనామేంద్రుజాతం వేషణో అస్తి సంవర్ధనంతమంజభర్జనా సూరా యక్ష్మీష్ోరీడు విక్షు అధస్మానోమరుతో రుద్రియాదస్థాతారో భూతమృతనాశ్వర్య భూరీచక్రమరుత పిత్ర్యాణ్యుక్రాశస్యం తే పురాజీత్ మరుద్భిరుగ్రప్రదనాశుభాద్భిరిచ్చనీతావాచమనువా అస్మే వీరో మరుతృష్ణసృజనాంద్యో అసూరో విధత్త అపోలే క్షీరేతరేమాధస్వమో అభివశ్యామ తన్నయింద్రో వరుణో మిత్రో అగ్నిరాపవోషీర్మణో జృణంత శర్మన్ శ్యామ మృతముపస్థే యూజం పాదస్వస్తిభిస్తాన మద్భో నామారుయజ్ఞేషుతామలంది హే వేదయం తిరోదీతి దుర్వీపిన్వంత్యుత్సంజనయా దుర్గా విజయారోహి మరుతో గృహంతం ప్రణేతారోజమానస్య మన్మ అససాక మధ్య విలసేషు పరిహిరాదీతయే సదరిత్రియాణా నైతావన్యే మరుతోజసేమే భ్రాజం చే రుక్మైరాయుధై స్వరూభిః ఆరోగీ విశ్వమిశారాస్తమానమంజతే సుభేక్షావో మరుతో దిద్యుదస్తురుషదాకరామ మావస్తామీ భూమాయో అస్సు సుమతిష్టనిష్టా మరుతోనంతానభ్యాసారా ప్రణావదను ప్రవాదేభిస్థిరతముష్యసే ఉదసుతారో మరుతోభ్యంతుమిష్ేభిర్నామభిర్నరో హవీంషి దాదనో అమృతస్ ప్రజాయీతరాజసూందృతామధాని ఆ సుతారో మరుతో విశ్వభూతీయూరీన్ సర్వతాత ఏనస్మనా వద్భయం యూజం పాదస్వస్తిభిస్తాన ప్రజాగముఖ్యే అర్చదాగణజయోదైత్యస్తాంనస్తుష్మాన్ ఉదక్షోదం నిరోదీమిత్వాంసాోమృతస్పేషేమాస్తు భోజాసహిరోదోతసంతి విశ్వో భోజామన్ స్వదృగ్ విభద్వయో మఘవద్భ్యోదరాజోన్మరుత స్వక్తిజిమ్నా ీరాజంతు వ్రణస్వార్హాభిస్తిరేతమోదో విప్రోమరుతస్వదస్వీ యుష్మోదో అర్వాధూని సహస్రీ యుష్మోద సమ్రాణుతహం జగత్రంభోస్తుధూతయోధేష్ణారుద్రస్ మీరుషో వివాసే భిన్నం సంతే మరుత పునర్న యస్వర్తాదిరేయరేణ జీమహే పురాణాదిర్మోరాదం మరుతో జుషంత ఆరాచిద్వేషో వృషణోయోజూయం పాద స్వస్తిభిస్వరాణ యంత్రాయమీదం దేవాసోయంతనయథ తస్మాగ్నేవరోమిత్రమరుతర్మాగచ్చత యుష్మాకం దేవాతారాని ప్రియీజానస్తాహ ప్రదక్షయం దిరదేవి మహీర్షోజోపరాజరాశ్చరవంచరమతిష్ట పరివంసరే అస్మాకమ్యమాదస్సుదేశే వివరకామినా అదివాత్సవీయసీయాతీభవృష్రాధతో జాతనాంధాంజీతే ఇమావో హవ్యామారుతో దేహి కంబోష్వాణ్యత్ర గంతన ఆచరణో బలిభిస్తాచరణ స్వార్ఘాడిలాతేపసు అశ్రేధం సోమ్యేమౌ స్వాహేహమాదరాధ్వై సస్వస్తిమన్వా అశుంభమానాహంసో నీలపృష్టావతన్ విశ్వం దద్ధో అభితో మారిణే జనరోగరణ్వాసవేమదం సహ యోనో మరుతో అభిదర్ణాయ స్థిరశ్చిత్తానివసోదిహాంసతి గృహపాదాన్ ప్రతిశమోచేష్టతమిష్టేన హన్మానాహంతనాథం శాంతమనాజిదం గజర్మరుతస్తూజుష్టన యుష్మాకోదీరీజాద గృహమేజాదాగతమరుతో మాపభూతన యుష్మాకోదీరుదాన ేహస్వరవసూర్యత్మృతారేణే సుగంధి పుష్టివర్ధనం ఉర్వారుకమిబంధనామక్షిభద్రహ్మాతయమనా జ్రవో నాగాయత్రాయత్యాదవ ప్రియాో అర్జవన్ గృణంతమిత్రణ జగాయూర్యో అభిమన్ ఇష్టస్థాదుర్దశోపాజపశ్యన్ అయుక్త సప్తహరిత సదస్థాద్యాజీమహంజీ ధావాయువాకస్తయోజూతేమీమానిషే ఉద్వాక్షాసో మధుమందో అసురాసూర్యో అర్హక్షుక్రమర్ణా యస్మాదిత్యాధ్వనోరదంగిమిత్రోర్జమాబరుణస్సోరాహేతారోహనృతూరేర్మిత్రోర్జమాబరుణోహితీమర్దశ్చాద్రోణే షడ్పాదపుత్రీతేరదబ్ధామిత్రోరుణో దూలభాసో చేతసం దక్షైః అవిక్రమేతంపదంపదాయంతిమేవో అనీమిషాస్తిమాంసోదేతమయంతిద్రాజేషిన్నోగాధమస్తిపారణర్మ భద్రం మిత్రుణుగా తస్మిన్నాకంధనజంధాపాశ్చిద్వరుణదృఢస్వృద్ధేరోమిరణూరుణాపులోకం తస్వస్తిభిశ్రేష్టేమీసే యుష్మద్భ్యాజమానాయమస్రాజరంతమ్యం భగవానో అన్యపురుక్షయాయక్రిరేషు ఇయంపురోహీతమివభ్యాజ్ఞేరోమిత్రరుణావతారి ఇష్టాని దుర్గాతీవృతం జిరోనో యూజం పాదస్వస్తిస్వదానర్వర్ణీకం దేవయోర్యస్తన్వాన్ అభియో విశ్వాభువానామన్యం వర్తేష్వాచీకేత ప్రభావర్ణామృతాభావిర్ఘశ్రుతీయర్తి యస్య బ్రహ్మాయ ప్రభువాసాయ ప్రపానసరద ప్రణైతే రోరోర్మిత్రావరుణాపృథివ్యా ప్రతిపరిష్వాద్రిహదస్సూరాను సదో దా దేవోషాదేర్భిక్షుభగ్యతో అనీమిషం రక్షమాణ సంసారిత్రచమరుణశామసుష్మో రోదీమద్వదే మహిత్వా అయన్మాదాయజ్వరామీరా ప్రయజ్ఞమన్మాజనంతిరాదే అమోరా విశ్వామృషణాభిమాయాజేత్రందృజేణాన్యన్యాన్యే అభూవన్ నమోభిర్మేవామిత్రవరుణాసాధాన్మాన్విషదేవాయ్రహ్మాజుగణదివాయ్యందేవ్యాజ్ఞేరుమిత్రవరుణావకాలి విశ్వాని దుర్గాపీవృతం త్రిరోనో యూజం పాదస్వస్తిభిస్తదాన ణాయ భూతో నాగతోర్జమ్మేర్ణయేషోరణోరుణో మిత్రో అగ్నిపన్నో అర్చమానం పూర్వం దుస్వరా భూమే అదిదేవాజ్ఞసృజనీమానవిష్ే మాహేణే భూమవరుణస్ వాయోర్మా మిత్రస్ ప్రియరామస్ ఋణా ప్రభావాసి జీవదే నమానోగవ్యూ విముక్షరం ఘతేన ఆనోజనే శ్రవజలం యుమానా శ్రవమే మిత్రావరుణాహేమా నో మిత్రవరుణాజవానస్మనే లోకాయవరీభోదంతు యుగానో విశ్వా సుప్రధాని సంతు యూజం పాద స్వస్తిభిస్తదానః ఉద్వేది సుభగో విశ్వచక్షా సాధారణ సూర్యో మానుహ్రాణాం చక్రుర్మిత్రశవరుణస్య దేవస్తర్మే భయస్తమవిర్వ్యక్తమాంసి ఉద్వేది ప్రతవీతాజనానాం మహాంకేతురన్నవః సూర్యస్య సమానం చక్రం వర్జాభిర్షాంజలేభ్రాజమానగుణాపస్థాద్రేభైర్వేద్యను మధ్యమాన ఏమే దేవస్య విరాజచ్ఛందమానం ప్రాణినా జీవో రుక్మూరుదే అర్థస్తరనిర్భ్రాజమాన నూనం జనా సూర్యేణ ప్రసూతాజన్నర్థాన్నవాంసి యత్రుమృతాస్మై శేనో నదీయన్నే ప్రతిభాబ్ధూరబుదీతే విధేమ నమోర్మిత్రవరుణోదహవ్యై నో మిత్రో వరుణో అర్జమానస్మనే లోకాజవరీమోదంతు సుగానో విశ్వాసుపధానిదంతు యూజం పాద స్వస్తిభిస్తదానః దివిక్షయం తారజపృథివ్యాం ప్రవాహం ఘృతస్య నిర్మిగోదీరన్ భవ్యం నో మిత్రోర్జమాసుజాతో రాజా సుఖద్రో వరుణో జృణంత ఆరాజానామహరతస్య గోపాసింధూపదీ క్షత్రియాజాతమర్వాయ ఇలాన్నో మిత్రావరణోదృష్టిమవ దివయింపదం వీరదానో మిత్రస్తన్నో వరుణో దేవో అర్యప్రసాధిష్టేభిర్ప్రతిభిర్నయంతు ప్రవర్జసానాధరి సుజాతామదేవోపాంగతమ్మనసాక్షేతూర్ధ్వాీనిం కృణవద్ధారయచ్చ ఉక్షేధామిత్రవరుణాఘతేన తారాజానాదుఃఖిసత్వజేధా ఏదస్తోమో వరుణమిత్రదుభ్యం శుక్రో నాయవేయామి అవిష్టం ధియోదికృతం పురం ధీర్దూజం పాద స్వస్తిభిస్తదానః ప్రతిభాంశోరీర్మిత్రం భూదేవరుణం భూతరక్షణం అమక్షీతం జ్యేష్టం విశ్వస్వయామన్నాదిరాధిగత్నో దాహిదేవానామసూరాతర్యాతానాహక్షిదీకారోర్జయంతి అశ్యామిత్రరుణాభయం వాజత్రీభయన్నహ భూరీ బాధావేదస్వేరుమేమ్యాయమిత్రరుణాపథావామపోననాదూరిదాతరేమ ఆనో మిత్రరుణాహ్యవృష్టిం ఘతైర్గవ్యోక్షమిలాభి ప్రతిభామద్రవరమాజనాయో దివ్యశ్రో ఏకస్తోమో వరుణమిత్రభ్యం సోమ శుక్రో నాయవేయామి అవిష్టం ధియోర్జిఘృతం పురం ధీర్యూజం పాద స్వస్తిభిస్తదానః మిత్రయోర్వరుణయో స్తోమో నయేతు సూక్ష్యాః నమస్వాంజులియాదయో యాభారయందేవాసుదక్షారక్షాపితరా అసూర్యాయ ప్రమహత తానస్తి పాదరూపావరుణయర్ఘేణా మిత్రజ్జసూరముదిరేనాగా మిత్రో అర్జమా సువాతీ సవితాభగా సుప్రావీరస్వరక్షణాంసుదానవేనోహంభోజిప్రాది ఉదస్వరాజోపదీదిగలబ్ధస్ వ్రతస్థే మహోరాగానయీషే ప్రదీపాంసోరీకే మిత్రం గృహీఠే వరుణం అర్యమణం నిదాదర్థం రాజాహీరంగిభిస్వీమహి భగవ సూరచక్రోర్మిర్విశ్వాధిపరిభూతి మిత్రోర్జమాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవాజవ భూరాజో అమృతద్వృతా ేరాష్ణోజగస్పస్థురస్పతిమరా ేభ్యాంబరుణ్యుమత్ేత్రీరే జివోధామాభిర్వరుణమిత్రస్తాయాతమద్రుహాతంధోమాధురీ ఆయాతం మిత్రావరుణాయుషాణా బాహూదిన్నరా పాదం సోమానృతారుధా ప్రదీపాం రథంపదీరధ్యై హరిష్మదామనాథాయజ్ఞేన పురస్తాయమాన అభివాంశ్రీనాశుభోస్తోమేశ్రీమద్వాన్ూర్వేర్యాదం భరచరాజర్వాత్సర్వితాపదోమతారథేన అవోర్వాంశ్వినాయుమాపుర్భువేద్వాంశుమాద్ధీవసూజు ఆవాంబరాంధస్థవీరాధోస్వాస్మేతాపూని రాజీముదేవాస్వృద్ధ్రాతరేమూయమిష్టం వాజాపురం ధీస్థాన సర్గం సతీపతీ అవిష్టం ధ్యేష్ ఆసు ప్రజాభద్రే అక్రయం నోస్ ఆవాం తోకేతన